సూర్యకాంతి పుస్తకం 18వ భాగం. అయితే మరికొన్ని చిక్కు సమస్యలు ఇంకా ఉన్నాయి. సూర్యుని కేంద్రంలో జరిగే కేంద్రక చర్యలు హైడ్రోజన్ ద్వారా హీలియంని ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే ఈ చర్యలలో చాలా చిన్న కణాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. వీటిని మనం న్యూట్రినోలు అంటాం. న్యూట్రినో అంటే ఇటలీ భాషలో చిన్న న్యూట్రాన్ అని అర్థం. న్యూట్రినోలు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటికి ద్రవ్యరాశి అసలు ఉండదనే చెప్పవచ్చు. ఇవి పదార్థాలలో అరుదుగా అక్కడక్కడా విస్తరించి ఉంటాయి. న్యూట్రినోలు 1955 వరకు గమనించబడలేదు. రేడియోధార్మిక పదార్థం నాశనం అవుతుంటే ఏం జరుగుతుందని పౌలి పరిశోధించినప్పుడు న్యూట్రినోల విషయం బయటపడింది. ఒక న్యూట్రాన్ నాశనం అయినప్పుడు ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్ ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు గుర్తించడానికి వీలులేనంత తక్కువ శక్తిని నష్టపోవలసి వస్తుంది. దీనివలన విద్యుత్ పరంగా తటస్థంగా ఉన్నటువంటి అతి చిన్న కణాలు వెలువడతాయి. వీటినే న్యూట్రినోలు అంటాం. సూర్యుని కేంద్రంలో ఉత్పన్నమైన న్యూట్రినోలు కాంతి వేగంతో బయటికి ఉరుకుతాయి. అసలు పదార్థం అడ్డుగా లేనట్లే ప్రయాణిస్తాయి. ఇవి సూర్యుని కేంద్రం నుంచి అన్ని దిక్కుల వైపు ప్రయాణించి 2-3 సెకన్ల కాలంలో సూర్యుని ఉపరితలానికి చేరుతాయి. తరువాత ఇవి అంతరిక్షంలోకి రుజురేఖలలో ప్రయాణిస్తాయి. వీటిలో కొన్ని 8 నిమిషాలలో భూమికి చేరుతాయి. తరువాత ఇవి భూమి గుండా ప్రయాణిస్తాయి. వాటికి అడ్డుగా నుంచుంటే అవి మనకుండా కూడా ప్రయాణిస్తాయి. నిజంగా చెప్పాలంటే కొన్ని 1 ట్రిలియన్ న్యూట్రినోలలో కొన్ని న్యూట్రినోలు మాత్రమే అక్కడక్కడ ఉన్న పరమాణు కేంద్రకాల చేత నిరోధించబడతాయి. క్రీస్తు శకము 1956లో ఫ్రెడరిక్ రైన్స్ అనే అమెరికా భౌతిక శాస్త్రవేత్త భూమి మీద జరిగే కేంద్రక చర్యలలో న్యూట్రినోల గురించి కనుగొన్న వారిలో మొదటి వ్యక్తి. అలాగే సూర్యుడి నుంచి వెలువడిన న్యూట్రినోలను కూడా పట్టుకోవటం వీలవుతుందా అని ఆలోచించాడు. ఇతడు నిరుపయోగంగా ఉన్న ఓ గనిలో 1 మైలు లోతులో న్యూట్రినోలను గుర్తించే సాధనాన్ని అమర్చాడు. భూమిలో అంత లోతుగా అమర్చడానికి గల కారణం ఏమిటంటే ఏ ఇతర కణాలు అంత లోతు వరకు రాళ్ళని మట్టిని దాటి చొచ్చుకుపోలేవు. కాబట్టి అంత లోతులో గుర్తించగలవి న్యూట్రినోలు మాత్రమే అవుతాయి. రైన్స్ అంత నాణ్యమైన సాధనాన్ని ఉపయోగించలేదు. అందువలన కొన్ని చిన్న కణాలను మాత్రమే గుర్తించగలిగాడు. అతడు గుర్తించిన కణాలను లెక్కబెట్టి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతడు ఊహించిన దానికంటే తక్కువే గుర్తించాడు. న్యాయంగా గుర్తించాల్సిన వాటిలో 1/3 వంతు మాత్రమే గుర్తించగలిగాడు. అయితే అతడు తన సాధనాన్ని లెక్కలను సరిచూశాడు. వాటిలో తప్పు లేదని తెలిసింది. అతడు గుర్తించవలసిన వాటికంటే తక్కువ న్యూట్రినోలని గుర్తించాడు. ఇలాగే కొన్ని సంవత్సరాలు జరిగింది. న్యూట్రినోలు ఎప్పుడూ తక్కువగానే ఉన్నాయి. కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు దీనిని లోపించిన న్యూట్రినోల వైపరీత్యం అని పిలిచారు. ఈ రోజుకి కూడా వాటిని ఎలా నిరూపించాలో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. హైడ్రోజన్ సంయోగం వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్న దానిలో సందేహం లేదు. కానీ సూర్యుని కేంద్రంలో జరిగే కేంద్రక చర్యల గురించి, న్యూట్రినోల గురించి కొన్ని వివరాలు సరికావు. శాస్త్రజ్ఞులు పదార్థం గురించి ఆలోచిస్తూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయోమయంగా ఉన్న విషయాలని స్పష్టంగా తెలుసుకోవడానికి వాటి గురించి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇది తెలిసాక సూర్యకాంతి దేనితో ఏర్పడిందో ఇప్పుడు తెలిసిన దానికంటే ఇంకా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. సూర్యకాంతి అనే ఈ పుస్తకం ఇంతటితో సమాప్తం.